జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండ యందు ప్రథమ సర్గలో భరత శత్రుఘ్నులు వారి మేనమామ ఇంటికి, భరతుని మేనమామ ఇంటికి వెళ్ళారు. అక్కడ వారు సుఖ భోగాలను అనుభవిస్తూ ఉన్నారు, విశిష్ట భోజనాదులన్నీ. అలాగే ఇక్కడ వీరు సుఖంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. దశరథ చక్రవర్తి అక్కడ వారిని తలంచుకుంటూ, ఇక్కడ వారిని చూస్తూ హాయిగా ఆనందంగా ఉన్నాడు ఆయన. ఇంకా వాల్మీకి మహర్షి ఆ విష్ణుమూర్తి ఇలా దేవతల ప్రార్థన చేత ఇక్కడ అవతరించాడు అని చెప్తున్నాడు ఆయన. ఈ చెప్పేది, ఇప్పుడు చెప్పేదంతా వాల్మీకి కవిగా చెప్పే మాటలు ఇవి. రామాయణం అంతా కూడా రామచరిత్ర. 500 సర్గలు చెప్పారు ఆయన, 500 సర్గలు అని. ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయని అంటే ఎవరో మహానుభావులు రచన చేసి దీంట్లో చేర్చి ఉంటారు. అయితే మరి కల్పితములు అనేవి ఎప్పుడూ మనకి కనిపిస్తూనే ఉంటాయి. అన్ని గాథలలో కూడా ఒక్క చోట ఒక రకంగా ఏది ఉండదు. మరి ఏమిటండి అని అంటే అవి అంతే, దాన్ని ఎవరేం చేయలేరు. అయితే రామునికి ఉత్కర్ష కలిగించే కథలన్నీ నిజము అని మనం భావించి సంతోషించాలి. ఆయనకి అపకర్ష తక్కువతనాన్ని కల్పించేయి, రాముని యొక్క పాత్రకు తక్కువతనాన్ని కల్పించే అన్నీ కూడా వాటిని మనం విడిచిపెట్టాలి. అందుకే ఈ మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఇప్పుడు ఈయన ఏం చేయబోతూ ఉన్నాడంటే మళ్ళీ గుణాలు చెబుతాడు ఇక్కడ. మరి అసలు ఏమిటనంటే అంత రామాయణమంతా రాముని కళ్యాణ గుణముల వర్ణన. మరి గుణములు లేనివాడు, గుణాతీతుడు అంటూ చెబుతూ ఉంటారు. నిర్గుణుడు చెప్పుకోవచ్చు, వాటికి కూడా నిర్గుణుడు, గుణాతీతుడు ఈ చెప్పేవన్నీ ప్రకృతి గుణములు లేనివాడనే అర్థమే, కానీ ఏ గుణాలు లేనివాడు కాదు అనేది పూర్తిగా వాల్మీకి మహర్షి యొక్క నమ్మకం. అది చెబుతున్నాడు ఆయన, మనం కూడా దాన్ని విని తెలుసుకొని ఏవైనా కొన్ని గుణాలు మనము అన్నీ అనుసరించలేకపోయినా కొన్నింటినైనా మనము కూడా అనుసరించి అనుకరించి అలా భావించినా చాలు. ఇక ఏమి చెబుతూ ఉన్నాయి మరి ఉపనిషత్తులన్నీ అంటే, పరమాత్మకి 2 రకాలుగా చెప్పారు వారు, 3 రకాలుగాను చెప్పారు, 2 కాదు. అంటే ఆత్మగుణములు, దేహగుణములు, మనస్సుకి ఉండే గుణాలు, ఈ 3 కూడా చూపించింది ఉపనిషత్తు. అపహత పాప్మ విజరో విమృత్యు విశోక అజిఘిత్స అపిపాస విజిఘిత్స విజిఘిత్స అపిపాస సత్య కామ సత్య సంకల్ప. ఇది అండి చెప్పిన మాట. కొన్ని గుణాలు లేనివాడు అని, కొన్ని గుణాలు కలవాడు అని ఒకే చోట చెప్పింది. వీటిని ఘటక శృతులు అంటారు. అంటే శృతులు ఘటకము అని అంటే సగుణానికి నిర్గుణానికి సమన్వయం చేసేయి. ఇప్పుడు కొందరు ఏమంటారు, అసలు ఆయనకి గుణాలు లేవండి అని చెబుతున్నారు. మరికొందరు ఏమంటున్నారు, అసలు గుణాలు ఉన్నాయండి అంటున్నారు. ఇప్పుడు లేవనే వాళ్ళు ఏమంటారంటే, ఆ గుణాలు ఉన్నాయని చెప్పినాటిని మనం అసలు గ్రహించకూడదండి అని అంటారు. ఈ గుణాలు కలవాడు అని చెప్పిన వాళ్ళు ఏమంటారంటే, నిర్గుణాలు అని చెప్పిన అసలు మనం వదిలిపెట్టేసేయాలండి అంటారు. ఇంకొకడు ఎవడో మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఆ మధ్యలో ఉన్నాడికి ఏమనిపిస్తుంది, సగం వాళ్ళ దృష్టిలో అబద్ధం, వాళ్ళ సగం వీళ్ళ దృష్టిలో అబద్ధం. అంటే మధ్యలో ఉన్నాడికి మొత్తం అబద్ధం. అందుకే నిరీశ్వరవాదులు వచ్చేశారు, అసలు ఈశ్వరుడే లేడు, నీ వేదమే అసత్యం పొమ్మన్నారు, నువ్వే చెబుతున్నావుగా. కొందరేమో ఇటు చేరు అది ఈ సగం అబద్ధం అన్నారు, కొందరేమో అటు చేరు ఆ సగం అబద్ధం అన్నారు. అప్పుడేమైంది, మొత్తం అబద్ధం అయిపోయింది మధ్యలో ఉన్నవాడికి. కనుక ఇలాగూ వచ్చేశారు. మరి వేదములు అని అంటే అవన్నీ పరమాత్మ సంకల్పంతో వస్తూ ఉన్నాయి. ఆ వేదాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ గ్రహ నక్షత్రాలను గురించి చెప్పినవి కొన్ని, అలాగే ఆత్మ పరమాత్మలను చెప్పినవి కొన్ని, దేహానికి ఆరోగ్యాలకి చెప్పినవి ఆయుర్వేదము, సంగీతానికి గాంధర్వ వేదము, ప్రతి విద్యలు ప్రతి కళలు అన్నీ వేదాలే. కనుక అన్నింటిలోనూ మనము ఉన్నటువంటి విషయాలను సరైన రీతిలో మనం తీసుకుంటాం. ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళకి తీసుకుంటారు, దాన్ని ఎవ్వరూ కాదనడానికి వీల్లేదు. ఇదే నీవు తీసుకోవాలని శాసించే హక్కు ఎవడికి ఉంది కనుక? ఎవడికి వాడే జీవుడు, ఎవడికి వాడే స్వతంత్రుడు. అయితే పరమాత్మని ఆశ్రయించాలి. ఒకడినొకడి ఇంకా ఆశ్రయించేదే ఉంది, ఆ బోలికి ఈ బోలి సలాం అన్నట్టు ఉంటుంది, ఎవడిని ఆశ్రయించినా అంతే. అయితే మంచిని చెప్పేవాళ్ళని గురువులుగా ఎంచుకుంటాం, అది పద్ధతి. కనుక తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, దేహధారులమైనప్పుడు అన్నీ ఉండాలి. ఇది రెండింటినీ కూడా చెప్పినటువంటిది ఉపనిషత్తు. ఒక ఉపనిషత్తు కొన్ని చెప్పిన ఎలా, కొన్ని నిర్గుణుడు, నిరీశ్వరుడు, నిరాకారుడు అంటూ కొన్ని, ఇక మరికొన్నేమో ఆయన ఇలా గుణాలు కలవాడు అని అంటూ చెబుతూ ఉన్నాయి. దాన్ని ఇక్కడ సమన్వయం చేసింది ఇది అపహత పాప్మా, ఆయనకి కర్మ లేదు. ఈ జీవుడికి ఉంటాయి, జీవుడికి కర్మ లేదు. అపహత పాప్మా విజరహ, ముసలితనము లేదు. ముసలితనం దేనికి వస్తుందండి? శరీరానికి వస్తుంది, అది లేదు. విమృత్యు, మృత్యు అంటే కూడా ఏమిటి? శరీరాన్ని విడిచిపెట్టడమే కదా, కనుక ఆ మృత్యువు లేదు. ఇది కూడా శరీర గుణమే. విశోక, శోకము లేదు. శోకం దేనికి వస్తుంది? మనసుకి. కొంత మనోగుణం అది, అది లేదు. విజిఘత్స, ఆకలి లేదు. ఆకలి కూడా శరీరానికి అన్నమయ కోశం కనుక ఆహారం. అపిపాస, దాహము లేదు. అవసరం లేదు అతనికి, అతనికి దాహం రాదు, ఆకలికి రాదు. అంటే ఇవి కూడా శరీరానికి సంబంధించే, కొన్ని మనస్సునకు కొన్ని శరీరానికి. ఇవి లేవు అని చెబుతున్నారంటే ఉండకూడదు, ఇవి ఎలాగో ఉండకూడదు కదా. అసలు గుణాలకు విరోధమేం లేదు, ఉండకూడనివి లేవు. ఇక సత్యకామః కామ్యంతే ఇతి కామాః, కళ్యాణమైన గుణములు. ఇవి సత్యము అంటే ఎల్లకాలము కూడా త్రికాలములయందు అబాధితము, బాధింపబడవివి మూడు కాలములయందు ఉంటాయి. గడిచిన కాలము, వర్తమానము, రాబోయేది అన్నీ ఉంటాయి. ఆత్మ పరమాత్మ కూడా ఇద్దరు ఎప్పుడు ఈ గుణాలు కలవారే, కళ్యాణ గుణములు కలవారు. ఇక ఆత్మస్వభావం ఏమిటనంటే అజ్ఞానము అనేది ఆత్మకి ఉంటుంది. జీవుడుగా ఏ శరీరంలో పడితే అది అనుకుంటాడు. ఆ అజ్ఞానము మళ్ళీ కాసేపు జ్ఞానము, ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ గుణాలన్నీ ఉంటాయి. ఇక అంతకుముందు చెప్పిన ఈ ప్రకృతి, మనస్సు అని చెప్పండి, దేహం అని చెప్పండి, ప్రకృతివి, అవి ప్రకృతి సంబంధించినవి కనుక జీవుడి అసలు కాదు, పరమాత్మయ్య అంతకంటే కాదు. ఈ కోరతగిన కళ్యాణ గుణములు మాత్రం ఇద్దరికే ఉంటాయి. వీడేమో మర్చిపోతాడు, ఆయనేమో ప్రకటిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ప్రకటనే ఇక్కడ చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆయన కళ్యాణ గుణములను ప్రకటింపచేస్తున్నాడు, దేహ సౌందర్యాన్ని చెప్పాడు, అలాగే మనస్సు యొక్క దృఢత్వాన్ని చెబుతాడు, ఆ దార్ఢ్యము, అలాగే ఆత్మగుణాలు చెబుతాడు. రాముడుగా మరి ఒక ఆత్మగుణములను, ఆయనే పరమాత్మ అనేది కూడా ఆయనే పరమాత్మని వాల్మీకి చెబుతూ ఉన్నాడు. ఆయనే పరమాత్మ. అసలు ఇది ఏమిటండి మతలబు, ఆత్మా పరమాత్మ ఇలా అంటుంటారంటే? నిజానికి అసలు జీవుడే దేవుడు అంటున్నారు కదా, ప్రతివాడు కూడా అహం బ్రహ్మాస్మి అంటున్నారు. మరి ప్రతివాడు అతి సామాన్యుడు అహం బ్రహ్మాస్మి అని దేవుడినే అంటున్నప్పుడు రాముడు దేవుడు అంటానికి ఏంటి బాధ? దేవుడే మరి మనిషి, మనిషే మనిషిగా పుట్టాడు కదా. మరి మనిషిగా పుట్టి మనిషినే అంటున్నాడు. ఇప్పుడు ఆయన అన్నప్పుడు మనం ఎందుకు కాదనాలి? నేను మనిషిని కాదన్నవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, మహాత్ముడు కృష్ణుడు. పుట్టుకు నుంచి నేను భగవంతుడినే అంటాడు, అయినా నమ్మలేదు కొందరు, కొందరు నమ్మలేదు. సరే ఈ తేడాలు ఇక్కడ మనం చూసుకుంటే రాముడునే మనిషిని అంటున్నాడా? నిజమే మనిషే, మనిషి కూడా పరమాత్మే కదా. కనుక ఆ ఇబ్బంది ఏం లేదు, వాల్మీకి స్పష్టంగా చెబుతూ ఉంటాడు. కనుక పరమాత్మ గుణములు వ్యక్తమవుతూ ఉన్నాయి రామునిలో. మనం కూడా ఆయనలో ఒక లవలేశం చెందినవారమే కనుక, అంటే ఇప్పుడు అంశలు అని అంటే జీవులు కూడా దేవుని అంశలే అని అంటే భాగాలు మొక్కలు కాదండి, ఆ గుణములు కలవారు వీరు కూడా, ప్రకాశము కలిగిన జ్ఞానము కలవారని అర్థమే, కానీ దాంట్లో నుంచి మొక్కలు మొక్కలై వచ్చేది లేదు. ఇప్పుడు వెలుగు ఉంటుంది, దాంట్లో మొక్కలే ఉంటుంది. ఇంకా ఒక ఘన ద్రవ్యము ఉంటే దాన్ని మొక్కలు చేయొచ్చు, ఒక వస్త్రం ఉంటే మొక్కలు మొక్కలు చేయొచ్చు, అలాగే ఒక కర్ర ఉంటే చేయొచ్చు. ఇట్లా ఘనద్రవ్యమైతే మొక్కలు అవుతుంది, కానీ అది అమూర్త ద్రవ్యము, దానికి రూపము ముహూర్తం ఉండదు. రూపము అన్నప్పుడు కూడా ఈ రూపం కాదు, అది పాంచభౌతికమైనది కానే కాదు. కనుక అది అంశంటే ఆయన జ్ఞానము కలవాడు, పరిపూర్ణ సర్వజ్ఞుడు. ఇది కించిత్తు జ్ఞానము కలిగినటువంటిది జీవుడు. తర్వాత ఇది సర్వజ్ఞత్వాన్ని పొందుతుంది, పరమాత్మ సాయుధ్యము సాలోక్యము అలా మోక్షాన్ని పొందినప్పుడు పొందుతుంది. ఆయన్ని అనుసరించి పొందాలి. కనుక కొంతైనా మనము నేర్చుకుంటే, కనీసం భావిస్తే ఉద్ధరింపబడతాము. అందుకోసం రామాయణం కథ అనేది ఉంటుంది, కథ కథే. కానీ ఎక్కువగా చూడండి, మనకు ఎక్కడ చూసినా దీనినే చెబుతూ ఉంటారు, ఎక్కువగా చెబుతారు. ఎక్కడ చూసినా రామాయణము ఏ పా చూడండి, అడుగడుగునా కూడా రాముని యొక్క గుణములు వ్యక్తమవుతూనే ఉంటాయి. ఇంకా నిర్గుణమేమిటి నా బొంద? నిర్గుణం అనేది అసలు ఎక్కడ రాముని యందు ప్రకటీకృతము కాదు. నిర్గుణం అంటే ప్రకృతి గుణములు కూడా రాముని యందు ప్రకాశించినవి. కనుక అన్నీ కూడా అవసరమే వీలైనంత వరకు. ఇప్పుడు ఈ శరీరము చాలా గొప్పది. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ధర్మాన్ని సాధించాలంటే శరీరం ఉండాలి. ఇది ధర్మ సాధనం, అసలు ఉపకరణము. నడవటానికి కాళ్ళు, చేయటానికి చేతులు, ఆలోచించడానికి మనసు, ఇవన్నీ ఉంటేనే కదా. ఆరోగ్యంగా లేకపోతే చూడండి ఎన్ని ఇబ్బందులు. కనుక ఇది శరీరాన్ని కూడా మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి, అపహత పాపమత్వాన్ని ఉంచుకోవాలి, విజయరత్వం ఉండాలి, విశోకము ఉండాలి, శోకము ఉండకూడదు, దాహము ఆకలి వీటిని అసలు మనము పరమాత్మని ధ్యానించేటప్పుడు ఇవి రానేరావు. అందుకే నమ్మాళ్ళ వారు కూడా అన్నారు, ఉండుం సోరు పరుకు నీరు తిండుం వెట్రులయ్యం ఎల్లాం కండన్ అంటారు ఆయన. నాకు ఆకలి దాహము అడిగారు కొందరు, ఏమయ్యా నీకు ఆకలి లేదా తిన్నట్టు ఉండవు ఏంటంటే, ఎందుకు లేదండి నాకు ఉంది దాహము ఆకలి అన్నీ అవుతాయి, మరి ఏం చేస్తావు నువ్వు, నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. నేను దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతా, నేను కన్న అంట కృష్ణ అంట నాకు దాహం వేస్తే, వరకు నీరు అన్నీ కృష్ణుడే, కృష్ణ అంటే అయితే తీరిపోద్దా దాహము, నేను తాగ్గానే తీరిపోయిందా, అప్పుడు తీరిపోయినట్టు ఉంటుంది కాసేపుడికి, మళ్ళీ నాకు అంతే తీరిపోతుంది, మళ్ళీ నేను కృష్ణ అంటానే ఉంటాను ఎప్పుడు. అసలు మానవుగా ఆకలేస్తే కృష్ణ అంట, నీ కడుపు నిండినట్టు ఉంటుంది, నీకు నిండదు, మళ్ళీ తింటుంటావు నువ్వు, తాగటము తింటమేగా నీ పని, గాలి పీల్చటము. నేను ఒక్క క్షణము కూడా విడవకుండా కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ ఉంటే నాకు అది ఆనందము, పరమానందం. లౌకికమైనది కాదు అది. ఆయన నాలుగు చెప్పారు ప్రబంధాలు, అంతా భగవానుడి కళ్యాణ గుణముల వర్ణన. ఆయన చెప్పింది అంతా అది, దాంట్లో చేర్చడానికి ఎవరికి ఏమీ సాధ్యం కాదండి. ఆయన చెప్పినవి చాలా వ్యూహం, అది చాలా గొప్ప వ్యూహం, ఎవడు ఛేదించలేడు. ఎందుకనంటే అంతాదులు అంటే ఆయన ఒక పాసురం మొదలుపెట్టి చెబుతాడు, ఉయర్ వర ఉయర్ నలముడ యవన్ యవన్ అవన్ మయర్ వర మధి నెల మరుళి నన్ను యవన్ అవన్ అయర్ వరు మమరర్గల్ అధిపతి యవన్ అవన్ తుయరరు షుడరడి తోజు తేజు ఎన్మననే. ఇక్కడ మననే అని చివరు వదిలిపెట్టాడు, మననగ మలమర మలర్ మిషై యజుధరం అంటూ మళ్ళీ ఇంకో పాసురం మొదలు పెడతాడు, దాని చివరిది మళ్ళీ అందుకుని ఇంకొక దానికి మొదలు పెడతాడు. ఇలా అంతాదులు అయితే మధ్యలో ఎవడైనా ఆ అంతాదిని తీసుకుని మరొక అంతాదికి అందించవచ్చు కదా. కానీ ఆయన ఏం చేశాడంటే ఒక పది చెప్పేసి ఫలశ్రుతి ఇంకోటి చెప్పేస్తాడు, పది మించకూడదు మళ్ళీ. కనుక ఇంకొకడు ఎవడు కూడా చేర్చడానికి వీల్లేదు. ఆయనే ఒకచోట 12 చెప్పాడు. ద్వాదశ నామాలు వస్తే ఒకసారి కేశవనామాలు 12 చెబుతాడు. అందుకే 1102 అవుతాయి. ఆ 1102 చివరిని తీసుకొచ్చి మొదలు పెట్టాడు మళ్ళీ ఒకదానికి. పోనీ ఇంక అక్కడి నుంచి ఎవడైనా తోకలు తగిలించుకుంటాడా అంటే కుదరదు కుదరదు కుదరదు. కానీ మరి మిగిలినవో అలా లేవు. అన్నీ చూడండి, ఏ గ్రంథం చూసినా తోకలు తగిలిస్తూనే ఉంటారు. ఆయన దాంట్లో ఎవడు వేలు పెట్టడానికి కూడా వీల్లేదు. అంత గొప్ప గ్రంథం చెప్పాడు ఆయన. సరే, అలా రామాయణం, అందుకే ఆ తిరువాయుమలి ప్రవచనాలు చేసేటప్పుడు నంబిళ్ళ గారు కూడా ప్రతి పాసురం దగ్గర రామాయణ శ్లోకాలను చెబుతూ చెప్పేవారు ఆయన. దానినే ఈ గోవిందరాజ్యంలో ఆ నంబిళ్ళ గారు చెప్పినవి తీసుకున్నాడు ఈయన, రామానుజులు వారు చెప్పినవి తీసుకుంటూ వచ్చాడు, అవే వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు ఈయన. కనుక ఇక్కడ రాముని యొక్క గుణములను మళ్ళీ చెబుతున్నాడు ఈయన. అడుగడుగున అసలు గుణములే, కళ్యాణ గుణముల వర్ణనమే రామాయణము అని అంటే అడుగడుగున గుణాలే. కౌసల్యా సుశుభేతేన పుత్రేణ అమిత తేజస యథావరేణ దేవానాం అదితిరు వజ్రపాణినా. అక్కడ యజ్ఞే విష్ణు సనాతన అన్నాడు, విష్ణుమూర్తి అవతరించాడండి అన్నాడు ఆయన. ఇక అవతరించినటువంటి ఆ రాముని అవతారము కౌసల్య ప్రకాశించింది అవతారం ద్వారా, ఆ పుత్రుడుగా కన్నది తల్లి మరి. దానికి కూడా ఉపమానం చెప్పాడు, ఎలాగోనంటే అదితి వజ్రపాణిన. అదితి ఆమె దేవమాత, వజ్రపాణి ఇంద్రుడిని కని ప్రకాశించినట్లుగా ప్రకాశించింది అన్నారు. మరి పరమాత్మ ఏమిటండి, ఈయన పరమాత్మని మరి ఇలా మరి చెప్పొచ్చా పోలిక అని అంటే, అక్కడ రెండో అర్థం కూడా ఉంది. అదితి వజ్రపాణి ఇంద్రుడు, అదితి అని అంటే పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో సూర్యుడు ఉన్నప్పుడు కాలాన్ని లెక్కేసుకునేవాళ్ళు వాళ్ళు. ఈ విషువత్తు అనేది అటువంటిది ఒక్కొక్కసారి పోయేదట, ఈ పునర్వసు నుంచి కూడా పోయేది. పునర్వసు నుంచి కాదు, పుష్యమి, పునర్వసు పుష్యమి, దాని ముందు నక్షత్రం ఆర్ద్ర, ఆర్ద్ర నక్షత్రం నుంచి పోయేది. పోతే చాలా కాలానికి అప్పటికో పట్టుకోగలిగేవాళ్ళట, పునర్వసులో ఉండేదట అది. అప్పుడు పునర్వసు పెద్ద ప్రకాశవంతమై ఉండేది. కనుక అక్కడ ఆ ప్రకాశవంతమైనటువంటి స్థితిని తేజస్సునే ఇంద్రుడు అనేవాళ్ళు. ఇలాంటిది అన్నమాట, సామాన్యమైన విషయం కాదు దెబ్బ, అసలు పరమానందం చెందిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. కాలం తెలిసేది అని అంటే లోకం మొత్తం ఆనందం చెందేది. అదిగో అలా మొత్తము దేవతలు అన్నప్పుడు నక్షత్రాలు, భూమి మీద ఉన్నటువంటి ఈ భూమి, గాలి, నీరు అన్నీ దేవతలే కదా, భూదేవత, గాలిదేవత, అవి ఒక్కొక్కసారి వాటికి ఆత్మలు ఉంటాయని చెబుతూ ఉన్నారు. కనుక అలా దేవతలు ప్రకాశించినట్లుగా ఇలా కౌసల్య అదితి ప్రకాశించినట్లుగా కౌసల్య ప్రకాశించింది అని అది గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన. అనుక అంత గొప్ప విషయము అన్నమాట. ఇక చెబుతూ ఉన్నాడు ఇక వరుస, తల్లి ఎలా ప్రకాశించిందన్నాడు. సహి రూపోపపన్నశ్చ వీర్యవాన్ అనసూయకః భూమౌ అనుపమ సూనుః గుణైర్దశరథోపమః. ఇక దశరథుడిని చెబుతూ ఉన్నారు, దశరథునితో ఆయన, దశరథునితో సమానమైన ఉపమించడానికి తగినవాడట గుణముల చేత. గుణముల చేత ఏమయ్యా అన్ని గుణాలు మరి దశరథుడికి ఉన్నాయా అనంటే, దశరథుడు చాలా గొప్ప గుణములు కలవాడు, మనకే కనపడుతుంది కదా. ఆయన అసూయ లేదు దశరథుడికి, అలాగే సత్యము కోసము పరమాత్మ ప్రాణాలనే విడిచిపెట్టాడు. పరమాత్మన భావం కాకపోయినా తన కుమారుడనే భావంతో ఉన్నా మరి ప్రాణాలే కదా, రాముడంటే సత్యము కోసమే ప్రాణాలను విడిచిపెట్టాడు, గుణాలు కలవాడే కదా. ఇంకా చాలా ఉన్నాయి, మరి తండ్రితో చెప్పుకోవటం మంచిదే కదా. ఎందుకోసం అని అంటే ఆయన్ని తండ్రిగా ఈయన వరించాడు అని చెప్పారు అంతకుముందు. పితరం రోచయామాస, తండ్రిగా వరించాడు, కౌసల్య గర్భమునందు పుట్టాడు. కనుక ఇద్దరిని చెప్పారు ముందు, అంటే ఇక్కడ శరీరమును దాదాపుగా శరీర గుణాలని చెప్పినట్లుగా ఉంది, దేహానికి ఉన్న గుణాలు అది కూడా అనుకున్నాం కదా. కనుక రూప ఉపపన్నశ్చ, రూపము సౌందర్యయుక్త. ఇక సౌందర్యము రూపానికి ఉన్నటువంటిది, సౌందర్యము అనేది రూపందే కదా, శరీర సౌందర్యము, అలాగే తారుణ్యము, యవ్వనము ఇలాంటివన్నీ కూడా శరీర గుణాలు, రూపగుణాలు ఇవి, ఇవన్నీ కలవాడు. ఇక వీర్యవాన్, వీర్యవంతుడు అంటే మృగనాభి గంధవత్ స్వయం అవికృత ఏవ, మృగనాభి కస్తూరి స్వయంగానే పరిమళమట. దానికి ఇంకోటి ఏం చేర్చవసరలా. కొన్నింటి కలపాలి, కొన్నింటిని మర్దన చేయాలి ఈ పరిమళాలు రావటానికి. రకరకాలుగా ఉంటాయి కానీ కస్తూరి అవికృతం, ఏ వికారము చెందదు, దానికి ఏం కలపవసరం లేదు. అదిగో అటువంటి వాడు సుమా వీర్యవంతుడు, ఏ విధమైనటువంటి వికారములు లేనివాడు, తాను అవికృతుడై ఉండి పరేషాం వికారకారి, ఎదుట వారికి వికారాలు కల్పించగలడట రాముడు. అదిగో అటువంటి వాడు అనసూయక, ఇక అసూయ లేనివాడు. ఇదివరకు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, ఎప్పుడు కూడా చెప్పినా ఉన్నటువంటి వాటిని చెప్పుకుంటూనే ఉంటారు. మరి ఎందుకండి అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పారు అంటే, మరి ప్రొద్దున్నే తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రికి తింటాం, మళ్ళీ రేపు తింటాం, మళ్ళీ ఆ రుచి రుచులే కదా. అలాగే మళ్ళీ మళ్ళీ తింటానే ఉంటాం, చేసిన సంసారమే చేస్తూనే ఉన్నారు, చేసినయే తిన్నయే తింటానే ఉన్నారు. అలాగే వాల్మీకి ఒక ఆనందం, చెప్పినది చెబుతూనే ఉంటాడు, చెప్పినా సరే చెబుతూనే ఉంటాడు. భూమౌ అనుపమ భూమావేవ భూమౌ తత్తుల్య పుత్ర, భూమి యందు అనుపమమైనటువంటి వాడు. ఉపమానంగా చెప్పటానికి వీలు లేదు సుమా. కౌసల్య అతిరిక్తాయాహ కశ్చిదపి నాస్తి. కౌసల్య అటువంటిది ఆమెను చెప్పారు, అలాగే ఇక దశరథుడిని చెప్పారు. దశరథుని వంటి గుణములు కలవాడు అటువంటి వాడు ఈయన. అట్లా చాలా గొప్పవాడు అని చెబుతూ ఉన్నారు. ఇంకా ఇంకా మనం చూసుకుందాం, ఇప్పుడేమి వరుసనే వెళ్తూ ఉంటాయి, ఈ ఉన్న సమయం ఇక్కడ సరిపోతుంది కనుక దీనికి ఇంకా ముందు ముందు అనుభవించటం వెళ్ళటమే, దీన్ని పరమానందంగా అనుభవించటమే, అనుభవించటమే, తిన్నై తిన్నట్టు తింటమే. పంచభక్ష పరమాన్నాల కంటే రుచి ఇది, పరమానందంగా అనుభవించటమే ఇది, ఆత్మానందం, మానసిక ఆనందం. జై శ్రీరామ్, శ్రీరామశరణం మమ.